विष्णु चित्तात्मजा गोदा श्रीधन्वी पुरवासिनी प्रिया श्रीरंगनाथस्य सा नो रक्षतु सर्वदा। वों श्रीमत्यै गोदादेव्यै नमः। ఈ రోజు పాసురం ఎల్లే ఇళంకిళియే ఎల్లే ఇళంకిళియే ఇన్నూ పురంగు దియో చిలంద్రళయే మిన్ మంగై మీర్ పోదర్గిన్రేయే వల్లై పాసురం యొక్క తాత్పర్యం. ఈ పాసురమునందు లోపలనున్న గోపికకు బయట ఉన్న గోపికలకును సంవాదం కూర్చబడినది. బయట గోపికలు లేత చిలుకు వంటి కంఠమాధుర్యం కలదానా, ఇంకను నిద్రించుచున్నావా, అయ్యో ఇదేమిటి అని ప్రశ్నింపగా, లోపల గోపిక పరిపూర్ణులకు గోపికలారా చికాకు కలుగునట్లు బిగ్గరగా పిలవకుడు, నేను ఇదే వచ్చుచున్నా అని సమాధానమును చెప్పెను. గోపికలు మరలా, నీవు చాలా నేర్పుగల దానవు, నీ మాటలయందలి నైపుణ్యమును కాఠిన్యమును మేమింతకు పూర్వమే ఎరుగుదుము అని పలుకగా, గోపిక మీరే నేర్పు కలవారు, కాఠిన్యము కలవారు, పోనిండు నేనే కఠినరాలను అని సమాధానమిచ్చెను. పిమ్మట గోపికలు, నీకీ ప్రత్యేకత ఏమి, ఆ విధముగా ఏకాంతమున ఉండదవేలా వేగముగా బయటకు రమ్ము అని పిలువగా, లోపలి గోపిక అందరు గోపికలు వచ్చినారా అని ప్రశ్నించినది. గోపికలందరూ వచ్చినారు, నీవు వచ్చి లెక్క పెట్టుకొనుము అని చెప్పిరి. లోపలి గోపిక సరే నేను వచ్చి చేయవలసిన పని ఏమి అని ప్రశ్నించెను. అప్పుడు బయట గోపికలు, బలిష్టమగు కువలయాపీడమను ఏనుగును చంపినవాడును, శత్రువుల దర్పము దంచినవాడును, మాయావీయును అగు శ్రీకృష్ణుని కీర్తిని గానము చేయుటకు రమ్ము అని పలికిరి. సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. ఓం శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్య మంగళం.